ఇంద పొద్దుల కాడ సంపంగిన బిల్లి అందగచ్చిన చూడ నా బిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో పొద్దుల కాడ సంపంగిన బిల్లి అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది ఏమవుతుందో సంధ్య పొద్దుల కాడ సంపంగిన విల్దీ